ఏషసి అభిదేవా అజాస్యః మతిదృష్టో ధియాహిత సోమో హిన్వేపధావతి క్షిప్రస్య ధారయా గభిః అయం దేవేషు జాగ్రే విశ్రుతయేది పవిత్రః సోమో జాతి విచర్షణిః సనఃపవస్వవాజయశ్చక్రానశ్చారు మధ్వరం బలిష్మావీవాసతి సనోభగాయ వాజవే విప్రవీర సదావృధ సోమో దేవేష్వాయ మత్ సనో అద్య వసుత్రయే క్రతు విద్వాధు విత్తమః వాజుం దేవిశ్రవో బృహత్ సపవస్వమదాయ కండిచక్షా దేవవీతయే ఇంద్రమింద్రాయ వీతయే సనో అర్షాభిదూత్యా అంతమింద్రాయ దోషసే దేవాన్ సఖిభ్యావరం ఉదత్వామరుణం వయం గోభీరంజోమదాయకం వినో రాజే దురోవృధి అద్యో పవిత్రమక్రమే ద్వాదీధురన్నయామాని ఇందుర్దేవేషూపత్యతే సమీ సఖాయో అశ్వరణ్వరే క్రీళన్ సమత్యవిం ఇందుం నావానోషత ప్రజాపవస్వధారయాయో విచక్షసే ఇందో స్తోత్రే సువీర్యం అసగ్రం దేవీతయేత్యాసకృత్యాయివ క్షరన్నః పర్వతావృధాః పరిష్కృత సైంద్ర భోజోషే భవిద్యావతి వాయుం సోమా అసృక్షత ఏతే సోమా సైంద్ర బహ్వయస్వంతశ్చమూషుతాః ఇంద్రం వర్ధంతి కర్మభిః ఆధావతా సుహస్య శుక్రాగ్రభ్ణీత మంచినా గోభిశ్రేణీతమత్సరం సపవస్వధనంజయ ప్రయంతారాధ సోమః అస్మభ్యం సోమగాదివిత్ ఏతం వేజంతి మధ్యం పవమానంద సక్షిపాః ఇంద్రాయ మత్సరం వదం అజా సోమస్వృత్యయా మహశ్చీదభ్యావర్ధత మందాన ఉద్వేషాయతే కృతానీతస్య కర్త్వా చేదం తేజస్య దర్హణా ఋణాయ దృష్టశ్చాయతే ఆ సోమ ఇంద్రియోరసో వజ్రసహస్రదా భూవత్ ఉక్షం యదస్య జాయతే స్వయం కవిర్విధర్తరి విప్రాయరత్నమిచ్చతి యదీమం విజ్యతే ధియాః శాసతోరయీనాం వాజేష్వర్వతామివ భరేష జిజ్ఞుషామసి తం త్వా నృమ్ణాని విభ్రాతం సతస్తేషు మహోదివః చారుం సుగత్యజేమహే సంరక్తదృష్ణముఖ్యం మహామాహిం వ్రతం వదం శతం పురోరుక్షణిం అదస్వారయమభిరాజానం సుక్రతోదివః వర్ణోహవ్యశిర్భారత్ విశ్వస్వాయస్వదృశే సాధారణం రజస్థులం గోపామృతశ్రవిర్భారత్ అధాహిన్వానయింద్రియం జాయో మహిత్తమానసే అభిష్టివద్విచర్షణిః పవస్వవృష్టిమాసు నోపామూర్మిం దివస్పరి అయక్ష్మా బృహదీర్షాః పవస్వధారజాదుగా ఇహాగమన్ జన్యాసగుపానో గృహం ఘతం పవస్వధారజాయజ్ఞేషు దేవీతమః అస్మభ్యం వృష్టిమాపవ సనవూర్జేవ్యా అవ్యయం పవిత్రం ధావధారయా దేవాసశృణవన్నికం అవమానో అశిష్యద్రక్షాంశ భజంగద్రవద్రోచయన్ రుచాః ఉత్తే సుష్మా సయీరతే సింధోరుర్మేరీవస్వనః బాణస్య చోదయా పవిం సవేదముదీరతే తిస్రో వాచో ముఖశ్రువాః కదవ్యయేషిధానావి అవ్యోవారే బలిప్రియం హరిం అగ్నిం పంచద్రీభిః అవమానం మధుసుతం ఆపవస్వమదిందమ పవిత్రం ధారయాగవే అర్కస్య యోనిమాసదం సపవస్వమదిందమగోభీరం జానో అద్భుభిః ఇంద్రవింద్రాయ పీతయే అధ్వర్యో అద్రేభిశ్వతం సోమం పవిత్రాసేజ మేహేంద్రాయ పాతవే దివః పేయోషమోత్తమం సోమమింద్రాయ వజ్రిణే సునోతామధోమత్తమం తవత్యయిందో అంధసో దేవామధోర్యస్మతే అపమానస్య మరుతాః త్వం హి సోమవర్ధయన్ సుతోమదాయ భూర్ణయే ఋషన్ సోతారమూతయే అభ్యర్ణమిలక్షణ పవిత్రం ధారయా సుతః అభివాజముతస్రవాః పథేద్యోక్షసనద్రాజర్భరద్వాజం నో అంధసా సువానో అర్ణ పవిత్రా తవ ప్రత్నేభిరధ్వాభిరవ్యోమారే పరిప్రియః సహస్రధారో యాత్తనా చరుణ్ణయస్తమీంఖయేందో నదానమీంఖయ దస్నమీంఖయ నిషణ్వామిందవేషాం పురోహోదజనానా యో అస్మాం ఆదిదేశతి శతన్న ఇందభూతిభిః సహస్రం వాసుకీనామం భయద్రయిః ే సుష్మాసో అస్థో రక్షో భిందంతో అద్రివః నుదస్వజాః పరిస్పృథాః అజానీ జగ్నిరోజసారథ సంగేధనే హితే సభాభిభ్యుషా హృదా అస్య వ్రతానినాధిషే పవమానస్య దూఢ్యాః ఋజయస్త్వా బృహన్యతి సమంఘిన్ వంది మదచ్యుతం హరిం నదీషు భాజినం ఇందుమింద్రాయ మత్సరం అస్య ప్రజ్ఞామనద్యుతం శుక్రం తు దుఃఖే అగ్రజః వయః సహస్రసావృషిం అయం సూర్య ఇవ భద్రగయం సరాంసి ధావతి సప్త ప్రపదాదివం అయం విశ్వానితిష్ఠతి పునానో భువనోపరి సోమో దేవో న సూర్యాః పరీణో దేవవీతయే వాజాం కరిషతి గోమతః పునాన ఇంద్రవింద్రయోః యమయ్యవన్నో అంధసా పుష్టం పుష్టం పరిస్రవ సోమ విశ్వా చ సౌభగా ఇందోజావస్తవో యథా తేజాధమంధసః నిబర్హిషి ప్రియే సదః ఉతనో ఘోజిత స్వమిత్పవస్వ సోమాంధసా మక్షూతమేభిరహభిః యోజినాతి నదీయతే హంతి శత్రుమభీత్య సవస్వ సహస్రజిత్ పరి సోమారుతం బృహదాసం పవిత్రే అర్షతి విఘ్నం రక్షాంసి దేవయోః యత్సోమో వాజమర్షతి సతం ధారా అపశ్యవాః ఇంద్రస్య సఖ్యమాః విశన్ అమిత్వాయోషణోదశ చారణ్యకన్యానూషత నృజ్యసే సోమసాతయే సుమింద్రాయ విష్ణవే స్వాతురిందో పరిశ్రవ ్రేం స్తోత్రేం బాహ్యంభసః ఋతే ధారాసశ్చతో దివో నయన్ నివృష్టయాః అచ్చావాజం సహస్రిణం అభిప్రియాని కావ్యా విశ్వాచక్షాః నో అర్షతి హరిస్తుంజాన ఆయుధా సంవర్మృజాన ఆయుభిర్భోరాజే వసువ్రతః శేనో నవం సుశీలతి స నో విశ్వాదివో వసూతో పృథివ్యా అధి పునానయిందమాభర తరత్సమందీధావతిధారా సుతస్యాంధసః తరత్సమందీధావతి ఉస్రావేదవసూనామర్తస్య దేవ్యవసః తత్సమందీధావతి ద్వశ్రయో పురుషం జోరా సహస్రాణి దద్మహే తత్సమందీధావతి ఆయయో స్త్రింశతంతనా సహస్రాణి చ దద్మహే తత్సమందీధావతి పవస్వగోజితస్వజిద్విశ్వజిత్ సోమరణ్యజిత్ ప్రజాభద్రత్రమాభార పవస్వాభ్యో అదాభ్య పవస్వౌషధీభ్య పవస్వధిషణాభ్య తుం సోమపవమానో విశ్వాని దురితాతర కవిశ్రీధని బలిషి పవమానస్వర్విదో జాయమానో భవో మహాన్ ఇందో విశ్వా అభిదసి ప్రగాయత్రేణ గాయత పవమానం వికర్షణిం ఇందుం సహస్రచక్షసం తం త్వా సహస్రచక్షసమసో సహస్రభర్మసం అదివారమపావిషుః అదివారాన్ పవమానో అశిష్యదత్ కలసాం అభిధావతి ఇంద్రశ్చార్జా విశన్ ఇంద్రస్య సోమరాధశేషం పవస్వ వితర్షణే ప్రజాభద్రే దాభర అయా భీతి పరిశ్రమయస్త ఇందోమదేష్వా అవాహన్నవతీర్ణవ పురస్సజ్జయిత్వాధీయే దివో దాసాయ సంవరం అసత్యం దుర్వశం యదుం పరేణో అశ్వమస్వవిద్గోమాదిందో హిరణ్యవత్ క్షరాసహస్రిణీరిషాః పవమానస్య తే వయం పవిత్రమభ్యంగత సఖిత్వమావేణీమహే ఏతే పవిత్రమూర్మయో భిక్షరం ధారయా తేభిర్న సోమమృళయ సనః పునానాభరయం వీరవతీమిషం ఈశాన సోమ విశ్వతాః ఏతముత్యంత సక్షిపో మృజంతి సింధూ మాతరం సమాదిత్యే వీరఖ్యత స్వమింద్రే నోత వాయునా సుతయేతి పవిత్రా సం సూర్యస్య రశ్మిభిః సనోభగాయ వాజవే పూష్ణే పవస్వ మధూమాన్ చారుర్మిత్రే వరుణే చ ఉచ్చాదే జాతమంధసో దివిషద్ధూమ్యాదే ఉగ్రం సర్వమహిశ్రవా ఏనా విశ్వాన్యర్యాద్యుమ్నాని మానుషాణాం శిషా సంతోమనామహే స న ఇంద్రాయ యజ్ఞవే వరుణాయ మరుధ్యా పరిగోవిత్ పరిశ్రవ ఉపోషు జాతమబ్దురం గోభిర్భంగం పరిష్కృతం నిందుం దేవాయాసిషుః తమిద్వర్ధంతు నో గిరో వత్సం సంసిశ్వరీరివ ఇంద్రస్య హృదం సనీ అర్షాణ స్వమసంగవే దుక్షస్వాభిప్యుషీమిషం వర్ధా సముద్రముఖ్యం పవమానో అజీజన దివశ్చిత్రం నతం యతుం జ్యోతిర్వైశ్వానరం బృహత్ పవమానస్య తేన సోమదో రాజన్నదుచ్చునః వివారమవ్యమర్షతి పవమానరసస్తవదక్షో విరాజతి ద్యుమాన్ జ్యోతిర్విశ్వాం స్వదృశే యస్తే మదోవరేణ్యస్తే నాపవస్వాంధసా దేవా వీరఘతం సహ జగ్నిర్వృత్రమమిత్రియం సస్నిర్వాజం దివే దీవే ఘోషావో అశ్వసాసి సంవిశ్వో అర్షో భవసో భస్మాభిర్నధేనుభిః శ్రీరం చేనో నయో నిమా స్వయాభిచేంద్రం వృత్రాజహంతవే వ్రివాంసం అహీరవః సువీరాసో వయం ధనాజయేమ సోమమీడ్వః పునానో వర్ధనో గిరాః భూతస్తవ్యామవన్వంత ఆమురా సోమ వ్రతేషు జాగ్రీ అవధ్యం పవసే మృదో భసోమో అరావుణ గచ్చన్నింద్రస్య నిష్కృతం మహో నో రాజ ఆభరపవమానజహి మృధా రాశ్వేందో వీరవజ్జసాః నత్వా సదం చలహృదో రాధో దిత్సం తమామీనన్ యత్పూనానో మాఘస్య సే అవస్వేందో వృషా సుతః కృధీనో యశసో జనే విశ్వాభద్విషోజిహి అస్య తే సఖ్యే వయందవేందో జిమ్నవుత్తమే సా సఖ్యామృతన్యతః యాదే భీమాన్యాయుధా దిగ్మాని సంతి ధూర్వాణే దక్షా సమస్య నో నిదః ఏతే అసృఘ్నమిందవస్థిరః పవిత్రమాసవాః విశ్వాన్యభిసౌభాగా దిఘ్నంతో దురితా పురుషుగాతో కాజ వాజినాః తనా గృణ్వంతో అర్వతే గృణ్వంతో పరిభోగభేభ్యర్షంది సుష్ఠుతిం ఇలా భస్మభ్యం సంయతం అసావ్యం సర్వదా యాప్సు దక్షో గిరిష్ఠాః శేనో నయో నివాసదత్ శుభ్రమందో దేవవాతమత్సు దూతో నృభిస్సుతః స్వదంతికా వహ్పయోభిః ఆదీమస్వన్నహేతారోసూ శుభన్నమృతాయ మధ్వోరథం సధమాదే యాశ్రేధారా మధుస్తుతో శక్రమిందభూతయే ఆభిః పవిత్రమాసదః సో అర్షేంద్రాయ పీతయే తిలో రోమాణ్యవ్యయా శ్రీధన్యో నామనేష్వామిందో పరిశ్రమస్వాదిష్టో అంగీరోభ్య హరివో విధృతం ప్రజాః అయం విచర్ష నిర్హితః పవమానస్వ చేతి హిన్వాన ఆప్యం బృహత్ ఏష వృషా వృషౌరథ పవమానో అసస్థిః కరద్వసో నిదాశుషే ఆపవస్వదహస్వినం లింగోమంతమశ్వినం పురశ్చంద్రం పూరుస్పృహం ఏషస్య పరీషిచ్యతే మర్మృజ్యమాన ఆయుభిః ఉరుగాయః కవిక్రతుః సహస్రోదిశ్వతామాఘో విమానో రజసత్కవిః ఇంద్రాయ పవతే మదాః గిరాజాత ఇహ స్తుత ఇందురింద్రాయ ధీయతే వీర్యోనావసతావీవ పవమానస్సుతో నృభిః సోమో వాజమివాసరత్ సమోషు సగ్మనాసతం తంత్రీ పృష్ఠే స్త్రీబంధురే రథే యుంజంతి జాతవే శ్రీణాం సప్తధీతిభిః సంసోతారోధనస్తృతమాశుం వాజాయ జాతవే హరిం వినోత వాజినం ఆవిశం కలసం సుతో విశ్వా అర్ఢం అభిశ్రియాః శూరో నగోషు తిష్ఠతి ఆత ఇందో మదాయకం పయో దుహంత్యాయవాః దేవాదేవేభ్యో మధు ఆనస్వమం పవిత్రా సృజతా మధుమత్తమం దేవేభ్యో దేవశ్రుత్తమం ఏతే సోమా అదృక్షతృణానాశ్రవసేమహే మదింతమస్య ధారయా అభిగవ్యాని భీతయే నృమ్నా పూనానో అర్షసి సనద్వాజ పరిశ్రమ ఉత నో గోమతీర్షో విశ్వార్షపరిష్ఠుభాః నృణానో జమదగ్నినా పవస్వవాచో అగ్నియస్వమచిత్రాభిరుదిభిః అభివిశ్వాని కావ్యా పుంస ముద్రియా అపోగ్రియో వాచ ఈరయన్ పవస్వ విశ్వమేజయ అభ్యేమా భువనాగవేమహిమ్నే సోమతస్థిరే స్వభ్యవర్షంతి సింధవః రతే దివో న భృష్టయోధారాయం చ సశ్చతాః అపి శుక్రామోపస్థిరం ఇంద్రాయేందుం పునీతనోగ్రం దక్షాయ సాధనం ఈశానం వీతిరాధసం కమమానరుతః కవిః సోమః పవిత్రమాసదత్ దధ స్తోత్రే సువీర్యం ఆపవస్వదహస్రుణం రజిం సోమ సువీర్యం అస్మే శ్రవాంసి ధారయ ఇషమోజం చ బింబస ఇంద్రాయ మత్సరిందమః చమోష్వానిషీదసి సుత ఇంద్రాయ విష్ణవే సోమక్వలసే అక్షరత్ మధుమాస్తు వాయవే ఏతే అధృగ్రమాసవో జిహ్వరాంసి బభ్రవాః సోమారుతస్య ధారయ ఇంద్రం వర్ధంతో అప్తురః కృణ్వంతో విశ్వమార్యం అభగ్నంతో అరావ్ణః సుత అనుస్వమానజోభ్యర్షంది బభ్రవాః ఇంద్రం గచ్చంత ఇందవః అయాపవస్వధారయాయయా సూర్యమరోచయః ఇన్వానో మానోషీరపః అయుక్తసూరజేత సంపవమానో మనావధి అంతరిక్షే నజాతవే ఉతత్యా హరితో దశసూరో అయుక్తజాతవే ఇంద్రేంద్రయితి బ్రువన్ హరితో వాజవే సుతంగిరయింద్రాయ వత్సరం అవ్యోవాడేషు సింజత పవమాన విదారజిమస్మభ్యం సోమదుష్టరం యోధూనా సో మనుష్యత అభ్యర్షదహస్రిణం రయింగోమందమశ్వినం అభివాజముతస్రవాః సోమో దేవో నసూర్యోద్రిభిః పవతే సుతః దధానః కలశేరసం ఏతే ధామాన్యార్యా శుక్రాహృతస్య ధారయా వాజంగోమందమక్షరన్ సుదా ఇంద్రాయ భద్రిణే సోమా సోదధ్యాసినః పవిత్రమత్యక్షరన్ సోమమధుమత్తమో రాజే అర్ష పవిత్ర మధోజోదే భవీతమః సమీ మృగం చాయ భోహరిం నదీషు వాజినం ఇంద్రమింద్రాయ మత్సరం ఆపవస్వహిరణ్యవదస్వాత్సోమవీరవత్ వాజంగోమంతమాభర హరివాజేన వాజయుమవ్యోవాజేషు సింజత ఇంద్రాయ మధుమత్తమం కవిం రేజంతి వర్జం దీభిర్విప్రాహవశ్యవాహ వృషా కణిక్రదర్షతి ఋషాణం దీభిరప్తురం సోమామృతస్య ధారయా మదీవిప్రా సమస్వరన్ అవస్వదేవాయుషగింద్రం గచ్చతు దేమదాః వాయుమారోహధర్మణా అపమానమితో ససేరయం సోమస్వబాహ్యం ప్రియస్ ముద్రమావీశ అపఘ్నం తామసే పృథక్ పృథివిత్ సోమమత్సరః మృదస్వాదేవయుంజనం అపమానాదృక్షత సోమా శుక్రాస ఇందవః అభివిశ్వాని కావ్యాః అవమానాస ఆసవః శుభ్రాశృగ్రమిందవః నందో విశ్వాపద్విషాః అవమానాధిపస్పర్యంతరిక్షాదధృక్షత పృథివ్యా అధిసానవి పురాణస్తోమధారయేందో విశ్వాపసృధాః జిహిరక్షాంసి సుక్రతో అవఘ్నాన్ సోమరక్షసోభ్యర్షగణిక్రదత్ జిమందం సుష్మముత్తమం అస్మే వసూ నిధారయ సోమ దివ్యాని పార్థివా ఇందో విశ్వా నివార్యా సోమద్యుమాసి వృషా దేవృషౌ వ్రత వృషా ధర్మాణి దదిషే వృష్టస్తే వృష్టం దో వృషావనం వృషామదాః సత్యం వేషన్ వృషేదసి అశ్వో నజగ్రథో వృషా సంగా ఇందో సమర్వతః వినో రాజే దురోవృధి అసృక్షత ప్రభాజిలో రవ్యా సోమాసో అశ్వజా శుక్రాసో వీరజా సవాహ శుంభమానాయర్మిజ్యమానాగభస్త్యో అమంతే వారే అవ్యయే తే విశ్వా దాసుషే వసు సోమా దివ్యాని పార్థివామంతామాంతరిక్ష్యా ఉపమానస్య విశ్వభిప్రథే సర్గా అసృక్షత సూర్యస్యే వనరస్మజాః ఏదం ఖండం దివస్పరి విశ్వా రూపాభ్యర్షసి సముద్ర సోమవిందసే ఇన్వానో వాచమిష్యసి పవమాన విధర్మణి అక్రాన్ దేవో న సూర్యా ఇంద్రః పవిష్టచేతనః ప్రియకవీనాం మతి సృజదస్వం రథీరివ ఊర్మిర్యస్తే పవిత్రాదే భావీ పర్యక్షరత్ సీదన్ ఋతస్య యోనిమా సనో అరిడ పవిత్రామదో యోదే భవీతమః ఇందవీంద్రాయ పీతయే యుషేపవస్వధారయా మృజ్యమానో మనీషిభిః ఇందో రుచాభిగాయీః నానోపరీవస్కృద్యోర్జంజనాయగిర్వణ హరే సృజాన ఆశిరం నానో దేవీతయీంద్రస్య నిష్కృతం ఇదానో వాజిభిర్యతః సహిన్ బాదా సహిందవోచ్ఛా సముద్రభాసవాః ధియా జూతా సృక్షత అర్మజానా స ఆజపో వృథా సముద్రమిందవః అగ్మన్ ఋతస్య యోనిమా పరీనో యాహ్యస్మయుర్విశ్వావసూన్యోజసా వాహినః శర్మ వీరవత్ ఇమాజివన్నిరేతసః పతం యూజానరిక్వభిః సముద్ర ఆహీతః ఆయద్యోనిం హిరణ్యయమాసుర్హృదస్యసీదతి జహాత్య ప్రచేతసః అవివేదానోషతే యక్షంతి ప్రచేతసః మధ్యంత్య విచేతసః ఇంద్రాయేందమరుత్వాదేవస్వమధూమత్తమః హృదస్య యోనిమాసతం ప్రావచో విధ పరిష్కణ్వంతి వేదసాః సంతా మృజంత్యాజవాః నసంతే మిత్రో అర్జవా పిబంతి వరుణః కవే వమానస్య మరుతాః త్వం సోమపి పశ్చితం పురాణో వాచమిష్యసి ఇందో సహస్రభర్ణసం ఉతో సహస్రభర్ణసం వాచం సోమమఖస్యువం పునానయందవాభర పునానయందవేషాం పురోహూతజనానాం యస్స ముద్రమావీశ న విద్యుదద్యా రుచాపరిష్టో భంజా కృపా సోమా శుక్రాగవాసిరః ఇన్వానో హేతృభిర్యతః వాచం భాజ్యక్రమీత్ సీదం తో మనుషో యథా విధక్సోమస్వస్తయే సంజగ్మానో దివః కవిః అవస్వసూర్యో దృశే భద్రం నా అపి వాతయమనాః హరిః ఓం హిన్వంతి దూరముస్రజస్వసారో జామయస్పతిం మహామిందుం మహీయువాః అవమానరుచారుచా దేవో దేవేభ్యస్పరి విశ్వావసోన్యావీశ ఆవమానదుష్టుతిం వృష్టిం దేవేభ్యోదువాహ విశ్వేపవస్వసంయతం ఋషాష్యసి భానునాద్యుమంతం త్వాహవామహే అవమానస్వాధ్యాః ఆపవస్వసువీర్యం మందమానస్వాయుధ ఇహోష్విందవాగహి తదద్భిః పరిధిచ్యసే విద్యమానో గభస్త్యో తృణాసధస్తమశ్రుషే ప్రసోమాయవ్యశ్వమత్పవనానాయ గాయత మహే సహస్రచక్షసే యస్య వర్ణం మధుస్తుతం హరిం హిన్వంత్యద్రీభిః ఇందుమింద్రాయ పీతయే తస్య దేవాజినో వయం విశ్వధనాని జిగ్యుషాః సఖిత్వమావృణీమహే విషావమస్వధారయామరత్వా తేజవత్సరః విశ్వాదధా నవోజసా అంత్వా దత్తారమోన్యో ఓపవమానస్వదృశం ఇంద్రేవాజేషు వాజినం అజాసిత్తో విపానయా హరిప్పవస్వధారయా ఇదం వాజేషు చోదయ ఆనయిందో బహీమిషం పవస్వ విశ్వదర్శతః అస్మభ్యం సోమగాదువిద్ ఆ కలసా అనూషతేందోధారాభిరోజసా ఏంద్రస్య పీతయే విష యస్య దేవధ్యం రసం తీవ్రం దుహంజద్రీభిః సవస్వాభిమాధియా రాజా మేధాభిరీయతే పవమానో మనావధి అంతరిక్షేణ జాతవే ఆన ఇందో సదగ్నిం గవాం పోషం స్వస్యం మహాభగత్తి మూతయే ఆనస్వసహోజువో రూపన్నవచ్చసేభర సుష్వానో దేవవీతయే అర్షా సోమద్యుమత్తమోభిద్రోణా నిరోరూపత్ సీదం చేనో నయో నివా అప్సాయింద్రాయ వాజవే వరుణాయ మరుధ్యాః సోమో అర్షతి విష్ణవే ఇషం తోకాయ నో దదస్మభ్యం సోమ విశ్వదాః ఆపవస్వసహస్రిణం ఏ సోమాస పరావతి ఏ అర్వావతి సుంభిరే ఏ వాదశర్జనావతి యాధీకేషు కృత్వా సుజే మధ్యే పస్త్యానాం ఏ వాజనేషు పంచసు ఏనా వృష్ట్యం దివస్పరిపవం తామా సువీర్యం సువానా దేవాస ఇందవః అవతే హర్యతో హరిర్గృహానో జమదగ్నినా ఇన్వానో గోరధిత్వసి ప్రశుక్రాసో వయోజుగో హిన్వానాసో న సప్తజః శ్రీనానా అప్సృంజత అన్వాసుతేష్వాభువో హిన్విరే దేవతాదయే సపవస్వానయా రుచా ఆదే దక్షం మయోభువం వన్నీ మద్యారిణీమహే కాంతమాపూరుస్పృహం ఆ మంద్రమావరేణ్యమావై ప్రమావనీషిణం కాంతమాపూరుస్పృహం ఆ రయిమాసు చేతు నమాసు క్రతో తనూష్వా కాంతమాపూరుస్పృహం అవస్వ విశ్వదర్శనేభి విశ్వాని కావ్యాః సఖా సఖిభ్యైర్భ్యాః తాభ్యాం విశ్వస్య రాజసి యే పవమానధామని ప్రతీచీ సోమతస్థతుః పరిధామాని యాని తే త్వం సోమాసి విశ్వతాః అపవమానఋతుభిః కవే అవస్వ జనజన్యషోభి విశ్వాని వార్యా సఖా సఖిభ్య భూతయే తమ శుక్రాసో అర్చయో దివస్పృష్టే వితన్వతే పవిత్రం సోమధామాభిః తవేమే సప్త సింధావః ప్రసిషం సోమశిశ్రతే తుభ్యం ధావంతి ధేనవః ప్రసోమయాహి ధారయా సుత ఇంద్రాయ మత్సరః ధానో అక్షీతి శ్రవః సమత్వాదీభిరస్వరంహిన్వతీ సప్తజామజాః విప్రమాజా వివస్వతః బృహంది త్వాసమగ్రువోజే జీరావధిష్వని రేభోజదజ్జ సేవనే పవమానస్య తే కవేవాజేన్ సర్గా అసృక్షత అర్వంతో నస్రవస్య వాః అచ్చాకోశం మధుస్తు తమసృగ్రం వారే అవ్యయే అవావసంత ధీతయాః అర్చాసమద్రమిందవోస్తం గావో నధేనవాః అగ్మన్ మృతస్య యోనివా ప్రణయిందో మహేరణాపో అర్షంతి సింధవః యద్గోభిర్వాసయిష్యసే అస్య తే సఖ్యే వయమి యక్షంత స్తోతయః ఇందో సఖి త్వపుష్మసి ఆపవస్వగవిష్టయే మహే సోమనృతక్షసే ఏంద్రస్య జఠరే విశ మహాసితో మజ్జేష్ట ఉగ్రాణామిందవో జిష్ఠః యుద్వాసం చస్వజ్జిగేత యముగ్రేభ్యశ్చిదో జీయాూరేభ్యశ్చిచ్చూరతరః భూరిభ్యశ్చిన్మం హీయాన్ పుంసో వసూరయేషస్తోకస్య సాతాతనూనా వృణీమహే సఖ్యాయ వృణీమహే యుజ్యాయ అగ్నాయోం నిపవసాసువోర్జమిషం జనః ఆరే బాధస్వదుచ్చునా అగ్నిర్షిప్పవమాన పాంచజన్యః పురోహితః తమీమహే మహాఘయం అగ్నేపవస్వస్వపాః అస్మే వర్చస్వీర్యం దధద్రయం మయి పోషం పవమానో అధిశ్రుయోర్షది సుష్ఠుతిం సూరో న విశ్వదర్శనః సమర్మృగాన ఆయుభిప్రయస్వాన్ ప్రయాసేహితః ఇందురత్యో విచక్షణః అపరమానరతం బృహచ్చుక్రం జ్యోతిరజీయనత్ కృష్ణాతమాం జయంఘనత్ అపరమానస్య జంఘనతో హరేశ్చంద్రాసృక్షత జీరాజిరసోదిషః అపమానో రచీతమశుభ్రేభిః శుభ్రసస్తమః హరిశ్చంద్రో మరుద్గణః అపమానో వ్యశ్రవద్రశ్వభిర్వాజసాతమః తధస్తోత్రే సువీర్యం తసువానయిందూరక్షా పవిత్రమద్యవ్యయం గుణానయిందురింద్రవా ఏషసోమో అధిత్వదిగవాం క్రీళద్యద్రీభిః ఇంద్రం మదాయజోహూవత్ యస్య తే ద్యుమ్నవత్పయః పవమానాభృతం దివః తేన నో మృళజీవసే పుంసో మాసిధారయర్మంద్రవో జిష్ఠో అధ్వరే పవస్వమం హయద్రాజిః త్వం సుతో నృపాదనోదధన్వాన్మత్స్వరిందమః ఇంద్రాయ సూరిరంధసా ంసష్ణో అద్రీభిరభ్యర్షగలిక్రదత్ జివంతం సుష్ణాముత్తమం ఇందుర్హిన్మానో అర్షది తిరో వారాణ్యవ్యయా హరిర్వాజమచిక్రదత్ ఇందోవ్యవ్యమర్షసి విశ్రవాం శివి సౌభాగా ఇవాజాన్ సమగోమత ఆనాయిందో సదగ్నిరం లింగోమంతమశ్వినం సోమసహస్రుణం అపమానా సైందవస్థిర పవిత్ర మాసవాః ఇంద్రం యామేభిరాసత కగుహ సోమ్యోర సైందురింద్రాయ భూర్యః ఆయుః పవత ఆరవే ఇన్వంతి సూరముస్రాజ పవమానం మధుశ్రుతం అభిగిరాసవస్వరన్ అభితానో అజాస్వ పూషా యామని యామని ఆభక్షత్కన్యాసునః అజంసామగ్రమజంసోమకపర్దినే ఘృతన్న పవతే మధు ఆభక్షత్కన్యాసునః అజంతాఘృణే సుతో ఘృతన్న పవతే శుచి ఆభక్షత్కన్యాసునః వాచోజంతఃకరవీనాం పవస్వసో మధారయా దేవేషోరత్ర దాసి ఆకలసేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోడాకళి క్రదతి పరిప్రసోమతే రసో సర్జి కలసే సుతః శ్యేనో న తక్తో అర్షతి పవస్వసోమమందయన్నింద్రాయ మధూమత్తమః అసగ్రం దేవీతయే వాజయం దోరసాయివ ఏ సుతాసో మలింద మా శుక్రవాజుమృక్షద గ్రామ్నాదున్నా అభిష్టూత పవిత్రం సోమగచ్చసి తదస్తోత్రే సువీర్యం ఏడదున్నా అభిష్టూత పవిత్రమతి గాహతే రక్షోహావారమవ్యయం జదంతి యచ్చ దూరకే భయం విందతి మామిహ పవమానవితజ్జాహి పవమానస్సో అర్జనః పవిత్రేణ వితర్షణిః యః పూతా సపూనాతునః యత్తే పవిత్రమర్చ్యష్యగ్నే విదదమంతరా బ్రహ్మతేన పునీహినః యత్తే పవిత్రమర్చ్యవదగ్నే తేన పునీహినః బ్రహ్మసవైః పునీహినః ఉభాభ్యాం దేవసవిత పవిత్రేణ సవేన చ మాం పూనీహి విశ్వతాః విభిష్టం దేవసవితర్వర్షిష్ఠైః స్వామధామాభిః అగ్నే దక్షైః పునీహినః పునంతు మాం దేవజనాః పునంతు వసవోధియా విశ్వే దేవాః పునీత మా జాత వేద పునీహి మా ప్రప్యాయ స్వప్రస్యందస్వసోమవిశ్వేభిరంసుభిః దేవేభ్య ఉత్తమం హవిః ఉపప్రియం పణిప్రతం యువానమాహుతీవృధం అగన్మవిభ్రాతో నమః అలాయస్య వరసున్ననాశతమాపవస్వదేవ సోమ ఆకుంజీ దేవదేవ సోమ పాపమానీరధ్యేభిః సంవృతం రసం సర్వం సభూతమశ్వాదిస్వధితం మాతరిశ్వరా పాపమానీర్యో అధ్యేతృషేభిః సంవృతం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరం సర్పిర్మధూదరం.